ఊరికి మల్లె నన్ను ఉతికి పిండి రంగు దండని కేసి ఎండ కారిసి తీసి వంక నడుముకు నడుముకు చుట్టుకోవే చుట్టుకోవే సుట్ట ముగ్గ చిట్టి సబిలి హాలి హాలి ఏ హాలి హాలి హాలి హాలి ఏ హాలి హాలి